అన్నాడు అన్నాడు. యునైటెడ్ నేషన్స్లో అమెరికా వాళ్ళు భారతదేశం శాంతి కాముక దేశం అని అంటారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళని ఏం చేసినా వాళ్ళ మాట అన్నారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలో ప్రధానమైన అంశం ఏమిటంటే భారతదేశాన్ని బదనాం చేయటం. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఏ సూపర్ పవర్. ఇప్పుడు బుష్ అంటున్నాడు భారతదేశం సూపర్ పవర్ అయిపోతుంది. ఎనీవే, సో భయం వల్ల రణం నుంచి యుద్ధం నుంచి వెనక్కి పోయాడు అని అంటారు. అది చాలా అపకీర్తి సుమ అని అంటున్నాడు. తర్వాత ఏషాంచ ఎవరికైతే త్వం నీవు బహుమత ఆదరింపబడిన వాడవు భూత్వా అయి లాఘవం తేలికదనమును యాస్యసి పొందగలవు. అప్పుడు ఎవరైతే నిన్ను మర్యాద చేసేవారో సన్మానం చేసేవారో వాళ్లే ఇప్పుడు నిన్ను తేలిక భావంతో చూస్తారు. ఒకప్పుడు అర్జునుడు అంటే అబో జాగ్రత్తగా ఉండాలండో, లేకపోతే యుద్ధంలో అతని ముందు నిలబడడం కష్టం అని వీరాధివీరులు కూడా అనుకునేవారు, అలా నిన్ను ఆదరించేవారు. కానీ ఇప్పుడు ఇంకా నువ్వు కనుక ఒకసారి యుద్ధం నుంచి వెనుదిరిగితే నువ్వు వాళ్ళకి లోకు అయిపోతావు. కాబట్టి అపకీర్తినే పలు విధాలుగా ప్రదర్శిస్తున్నారు. కాంటెక్స్ట్ అక్కడ పెద్ద సందేశం అంటూ ఏం లేదు, ఆ కాంటెక్స్ట్లో పరిస్థితి అది. భాష్యం భయాత్ భయము వలన, ఎవరి వల్ల భయం? కర్ణాదిభ్య భయాత్ అని యాడ్ చేశారు. కర్ణాదిభ్య యాడ్ చేశారు. కర్ణుడు మొదలైన వాళ్ళ వలన భయపడి ఈయన వెళ్ళిపోయాడు అని అలా అనుకుంటాం. రణాత్ యుద్ధాత్, రణాత్ అంటే యుద్ధాత్ అని అర్థం, ఆ పదానికి అర్థం అది యుద్ధము నుండి. ఉపరతం నివృత్తం, ఆ పదానికి అది అర్థం, తొలగిపోయిన వాణినిగా అని అర్థం. తెలుస్తుందండి, యాస్య మంస్యంతే చింతయిష్యంతి, దానికి అది అర్థం. అంటే ఆ విధంగా తలపోయగలరు. నా కృపయా ఇది, వాస్తవంలో కృపతోటి వెళ్ళిపోయాడు. కృప అనేది అర్జునుడిని ఆవేశించినది కృప. కృప అంటే కరుణ, కంపాషన్. సో తం కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం, అతనికి కళ్ళం పట్టి నీళ్ల పర్యంతం అయిపోయింది. ఎందువల్ల అంటే భయం వల్ల కాదు, భయం వల్ల కూడా అలాగే ఉంటాయి లక్షణాలు. అని కృప, అయ్యో వీళ్ళందరూ చచ్చిపోతారేమో మనం యుద్ధం చేస్తే అని పాపం కృపే. కాబట్టి కృప అది సత్యం. అది కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలుసు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు భయంతో వెళ్ళిపోయారు అనుకుంటారు. అందులో ముఖ్యంగా అలా అనుకునేది ఎవరో చెప్తున్నారు, త్వాం మహారథాః దుర్యోధన ప్రభృతయః. దుర్యోధనుడు మొదలైన మహారథులందరూ, గొప్ప గొప్ప వీరాధివీరులందరూ కూడా ఏమంటారంటే అర్జునుడు భయంతో వెళ్ళిపోయాడు అంటారు, కానీ కృప వల్ల వెళ్ళిపోయాడని మాత్రం అనుకోరు. తర్వాత ఏషాంచత్వం దుర్యోధనాదీనాం బహుమత, నీవు ఏ దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి బహుమతుడవో, అంటే ఆదరించబడిన వాడవో. వాళ్ళు ఆదరించేవారు అర్జునుడు, వ్యతిరేకం ఉన్నా ఆదరించేవారు, అంటే గొప్పవాడు, జాగ్రత్త పడేవారు కూడా. బహుమత అంటే చెప్తున్నారు, బహుభి గుణైర్యుక్త ఇతి ఏవం బహుమతో భూత్వా. బహుమత అంటే బహుమత, బహు అంటే బహుగుణములు గలవాడు అని, మత తలవబడినవాడు. చాలా గొప్పవాడు ఆయన, అనేక గుణములు ఉన్నాయి ఆయనలో. యుద్ధంలో చాలా సమర్థంగా యుద్ధం చేయగలుగుతాడు, ధైర్యం ఉన్నది, పరాక్రమం ఉన్నది, శస్త్రాస్త్ర సంపత్తి ఉన్నది. అంటే ఈ విధంగా ఇతని యొక్క గుణముల గురించి అనేకములైన గుణములు కలవాడు అని వాళ్ళు గుర్తించి సన్మానించిన సందర్భాలు ఉన్నాయి. శత్రువు కూడా రెస్పెక్ట్ ఇస్తాడు, శత్రువుల దగ్గర కూడా రెస్పెక్ట్ తీసుకున్నాడు అర్జునుడు. అటువంటి వాడు అలా ఉండి, అలా అటువంటి స్థితిలో ఉండి బహుమతో భూత్వా పునః యాస్యశిలాఘవం లఘుభావం. లాఘవం అంటే లఘుభావం, అంటే తేలిక ధనము. లఘు అంటే తేలిక, తనము, తనము అంటే సంస్కృతంలో భావము, లఘు భావము అంటే తేలికదనము, అంటే తేలిక అయిపోవుట అని అర్థం. అటువంటి స్థితిని పొందుతావు, తేలికైపోతావు, అందరి యొక్క మనస్సులోనూ తేలికైపోతావు సమాజంలో. కాబట్టి ఇటువంటి పొరపాటు చేయవద్దు. శ్లోకం అందాము. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు పాల ఇంటికి వచ్చి పాలు పోసి వెళ్తూ ఉంటారు, ప్రతి నెల వతనుగా పాలు పోసి వెళ్తారు. సపోజ్ మీరు ఎప్పుడైనా 2-3 నెలలు బయటికి వెళ్ళి తాళం వేసుకుని వెళ్ళే ముందు మీరు ఆ పాలవాడికి ఇవ్వాల్సినటువంటి ఆ నెల సొమ్ము వాడికి ఇచ్చేసి మీరు వెళ్ళారనుకోండి, మేము 3 నెలలు ఊళ్ళో ఉండమా, ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకో అని ఇచ్చేసి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని చాలా మర్యాద చేస్తారు. వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే పరిగెత్తుకొచ్చి మీకు పాలు పోస్తానండి. సపోజ్ మీరు అతని దగ్గర పాలు పోయించేసుకుని ఏమీ చెప్పకుండగా డబ్బులు రేపిస్తానో ఏదో చెప్పేసి తాళం వేసుకుని మీరు ఊరు వెళ్ళిపోయారనుకోండి, వచ్చి వాకప్ చేస్తాడు, ఏమండి పంతులు గారు ఎక్కడికి వెళ్ళారని, ఆయన నీకు తెలీదా 3 నెలల దాకా ఆయన ఎక్కడికో వెళ్ళారు 3 నెలల దాకా రారని చెప్తే, ఓహో ఏమండి అతనికి తెలుస్తుంది. ఈ చాలా తేలిక భావాన్ని పొందుతాడు. ఏం పెద్ద మనిషి, ఊరెళ్ళే ముందు నా పైసలు నాకు ఇవ్వాలని తెలీదా, మరిచిపోతాడని ఎందుకు అనుకుంటాడు, ఎవడో మరిచిపోడు అంత మూర్ఖుడు ఎవడు, అంటే కావాలని ఇవ్వలేదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి చిన్న విషయంలో కూడా పొరపాటు చేయకూడదు. మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే మనమంతా కర్తవ్యం మనం పూర్తి చేసేసి మనం ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా చూసుకుందాంలే అని అలాగా కర్తవ్యం నుంచి పారిపోయి వాడు తేలికైపోతాడు తప్పిస్తే ఎప్పుడు కూడా అది మర్యాదని పొందే లక్షణం కాదు. కాబట్టి యుద్ధం పూర్తి చేసేసే, నీ డ్యూటీ నువ్వు చేసే, ప్రస్తుతానికి యుద్ధం వచ్చావు కనుక ఈ యుద్ధం పూర్తి చేసేసి దీన్ని ఎటో అటో సెటిల్ అయిపోతుంది. నువ్వు కాదు సెటిల్ చేసేవాడు, సెటిల్ అయ్యి సెటిల్ చేసి తత్వం వేరే ఉంది, పరమేశ్వరుడు సెటిల్ చేస్తాడు. ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది, పెర్మనెంట్గా ఏమి ఉండదు కదండి, క్లోజ్ అయిపోతుంది 1 వే ఆర్ ది అదర్. ఇంకా ఆ తర్వాత నీకు అవకాశం ఉన్నప్పుడు నేను యుద్ధం చేయను అని ఒక నిర్ణయం చేసేసుకుని అధికారాన్ని వాటిని వదిలిపెట్టి నేను ఇంక ఎలక్షన్లో పోటీ చేయను, నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లో పోటీ చేయను, నామినేషన్ వేసి ఇది వేసి అది వేసి అంతా అయిన తర్వాత ఇప్పుడు ఇంక నా వల్ల కాదనకూడదు, అప్పుడు ఇంక కొత్త క్యాండిడేట్ని వేసుకుందుకు కూడా ఛాన్స్ ఉండదు, నెక్స్ట్ టైం నేను చేయను, ఈసారి నన్ను నెగ్గించండి అని ప్రారంభించాలి. అలాగే న్యాయంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వెనుదీరక రాదు, యుద్ధం నుంచి వెనుదీరకూడదు. శ్లోకం శబ్దాలు చెప్పేద్దాం. భయాద్ భయాభ్యాం భయేభ్య రణాతరణాభ్యాం రణేభ్య ఉపరతం ఉపరతౌ ఉపరతాన్ రథః రథౌ రథాః మతః మతౌ మతాః యాస్యసి యాస్యథః యాస్యథ లాఘవం లాఘవే లాఘవాని. ఏమన్నా గుర్తొస్తుందండి చెప్తుంటే, కనెక్షన్ వస్తుందా? భయాద్రణాదు పరతం ంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం కించ. ఇంకా ఏమంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతుందని అర్థం, కొత్త విషయం చెప్పట్లేదు. కొత్త విషయం చెప్పేప్పటికీ అవతారికి మారిపోతుంది. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. ఇప్పుడు లోకంలో కీర్తి ప్రతిష్టలు చెందిన ఒక వ్యక్తి ఆ ఉన్నత స్థితి నుంచి జారిపోయినప్పుడు కేవలము ఏ కారణంగా జారిపోయాడో అంతటితో సరిపెట్టకుండగా అతని మీద ఆ వ్యక్తి మీద లేనిపోని కొత్త కొత్త నిందలు కూడా కల్పిస్తారు. మానవ సమాజం ఇలా ప్రవర్తిస్తుంది. మామూలుగా ఆ హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటే అలాగే రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి జారిపోతే, ఆ జారిపోవడానికి ఏదో ఒక హేతు ఉంటే, వీళ్ళు లేనిపోని ఇంకో 10 కూడా కల్పిస్తారు. మానవ స్వభావం ఆ కల్పించటంలో నోటుతోటి అండానికి వీలు లేనివి కూడా కల్పించేస్తారు. ఇంకా ఎక్కడ ఆగి ప్రసక్తే లేదు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎలా చెప్తున్నాడు చూడండి, ఎంత ప్రాక్టికల్గా చెప్పేస్తున్నాడు చూడండి. పదచ్ఛేదం అవాచ్యవాదాన్ చ బహూన్ వదిష్యంతి తవ అహితాః నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. తవ నీ యొక్క అహితాః శత్రువులు, తవ నీ యొక్క సామర్థ్యం సామర్థ్యమును నిందంతః నిందించుచున్నవారై బహూన్ అనేకములైన అవాచ్యవాదాన్ చెప్పకూడని పలుకులను కూడా వదిష్యంతి పలుకగలరు. అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయాడురా, పిరికి పంద, అంతవరకు పర్వాలేదు, అక్కడ అలా ఆగదు. ఇంకా ఎవేవేవే వీడు ఎప్పుడు ఇలాగంటారా బాబు, అప్పుడు యుద్ధం చేసినప్పుడు కూడా అదంతా నిజంగా చేసాడు కాదు, అక్కడ ఏదో ఉంది మతలబ్బని ఏదో పెడతారు దాన్ని పెట్టి చెప్పకూడని మాటలను కూడా పలికి ఆ విధంగా నీకు అవమానం చేస్తా. తతః దానికంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖము కిమ్ ను ఏమి ఉండును, ఇంకా అంతకంటే పెద్ద దుఃఖం ఇంకే ఉంటుంది. లోకంలో కీర్తి ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి అక్కడి నుంచి కిందకి జారిపోయి పలు పలు విధాలుగా లోకులు పలు గాకులు అన్నట్లుగా ఎవరికి తోచిన విధంగా ఓ రాయి ప్రతివాడు వేసినట్టుగా ఉంటే అంతకంటే పెద్ద దుఃఖము మరొకటి ఉండబోదు. భాష్యం అవాచ్యవాదాన్ అవక్తవ్యవాదాన్ చెప్పకూడని పలుకులను. అవక్తవ్య వక్తవ్యం అంటే చెప్పదగింది, అలాంటిది కాదనమాట. బహూన్ అనేక ప్రకారాన్ అనేక రకాల పలుకుల్ని పట్టుకొస్తాడు. ఒక్కటే అక్కడ ఉన్న ఇష్యూ ఒకటే, యుద్ధం నుంచి అదలగడిపోయాడు అని ఒక ఇష్యూ అయితే దాని చుట్టూ చిలవల పొలవలు కల్పించేసి ఎవేవో పెడతారు. వాడి పుట్టు పూర్వోత్తరాల నుంచి పట్టుకొచ్చి ఏదో ఏదో పెడతారు. తవా నీ యొక్క అహితాహ శత్రవః, హితుడు అంటే మిత్రుడు, అహితుడు అంటే శత్రువుడు. నీ శత్రువులు అలా చేస్తారు. ఇంకా ఏం చేస్తారు, నిందంతః కుత్సయంతః ఏవగించుకుంటారు. ఏవగించుకోవడం అన్నది అది అభిమానం గల వాడికి చాలా మనస్సు కష్టాన్ని కలిగిస్తుంది. నిన్ను నిందిస్తారు, ఏవగించుకుంటారు, అసహించుకుంటారు. తవాత్వదీయం సామర్థ్యం, దేన్ని తిడతారండి, దేన్ని ఏవగించుకుంటారు, ఏ సందర్భాల్లో ఇతను సామర్థ్యాన్ని చూపించాడో గొప్పతనాన్ని చూపించాడో దాన్ని కూడా ఇటు అటు తిప్పేసి దానికి ఏవో లేనిపోనివన్నీ కల్పించేసి దాన్ని కూడా నిందించేస్తారు. ఆయన అప్పుడు మంచిగా చేశాడు, ఇప్పుడు పొరపాటు చేస్తేనేమి, అప్పుడు మంచిగా చేశాడు అనరా, ఆ మంచిగా చేసింది కూడా డిస్టార్ట్ చేసి చెడ్డగా చెప్పేస్తారు. ఉదాహరణకి నివాత కవచాది యుద్ధ నిమిత్తం, నివాత కవచులు అని ఒక రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసుల్ని అర్జునుడు జయిస్తాడు, జయించి ఇంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ యుద్ధంలో అతను గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ఆ సామర్థ్యాన్ని కూడా దిగలాగేసి దాంట్లో కూడా ఏవో లేనిపోను కల్పించేసి అప్పుడు వీడు నెగ్గాడని అన్నదండి, కానీ అది నెగ్గిందేం కాదండి, అది కూడా ఏదో ఉందిట, ఎవడో నెగ్గితే వీడు తన నెత్తికి మీద వేసేసుకున్నట్టు ఆ కిరీటం, అలాగేదో చెప్పేస్తాడు. అన్ని విధాలుగా కూడా లోకము నిన్ను నిందిస్తుంది. శబ్ద వాదం వాదౌ వాదాన్ బహుం బహు బహూన్, బహు అంటే అనేకము అని, హిందీ బహు కాదండో, హిందీ బహు అంటే అది వధు, వా బా అవుతుంది, వాకి బాకి తేడా ఉంది, వంగా బంగా. హూ పలకడం కంటే ధూ పలకడం తేలిక, హూ వల్ల ధూ అయిపోతూ ఉంటుంది, సో బహు అంటే వధు వల్ల బహు అయింది, అది వేరే. వధు అంటే కోడలు అని అర్థం. సో బహువున్నంటే గురుం గురువు గురువున్నులాగా. వదిష్యతి వదిష్యత వదిష్యంతి అహిత అహిత అహితా సామర్థ్యం సామర్థ్యే సామర్థ్యాని దుఃఖతరం దుఃఖతరే దుఃఖతరాని. శబ్దాలు ఊరికే చెప్తున్నా, మీరేమైనా కొంత పట్టుకుంటారేమో అని చెప్తున్నా. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్స్యసి స్వర్గం. అవునా, ఇంకా భాష్యం కొంత ఉందండి. ఓకే చెప్దాం. జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ బుద్ధాయ కృత నిశ్చయ. ఆ భాష్యం చూద్దాం. తస్మాత్ తతో నిందా ప్రాప్తే దుఃఖాద్ దుఃఖతరం నుకిం. అది తతో దుఃఖతరం అని కదా. తస్మాత్ అందువల్ల అంటే నిన్ను అనేక రకాలుగా నిందిస్తారు కాబట్టి తత దానికంటే, దానికంటే అంటే దేనికంటే, నిందా ప్రాప్తే నిందను లేనిపోని నిందలను పొందుట కంటే దుఃఖ, అదో పెద్ద దుఃఖం, ఆ దుఃఖం కంటే దుఃఖతరం, అంతకంటే పెద్ద దుఃఖము నిందను పొందుట అనే దుఃఖం కంటే ఇంకొక పెద్ద దుఃఖము కిమ్ ఏముంటుంది. దుఃఖతరం అంటే కంపారిటివ్, ఇంకొక దుఃఖంతో పోల్చాలి దీన్ని. ఇంకో దుఃఖం ఏముంది అక్కడ ఆ టాపిక్లో అంటే నిందను పొందుట అనే దుఃఖం కంటే పెద్ద దుఃఖం ఇంకేముంటుంది. తత కష్టతరం దుఃఖం నాస్తి ఇత్యర్థః. నిందను పొందుట కంటే ఎక్కువ కష్టాన్ని కలిగించే దుఃఖం మరొకటి ఉండబోదు అని అర్థం. అవతారిక. యుద్ధే పునఃక్రియమాణే కర్ణాదిభిః. ముందు నిషేధం చెప్పాడు, అంటే యుద్ధం చేయకపోతే తప్పేమిటి చెప్పాడు. ఇప్పుడు యుద్ధం చేస్తే లాభం ఏమిటో చెప్తున్నాడు. నెగిటివ్గా చెప్పి పాజిటివ్ చెప్తాడు. ఇప్పుడు కృష్ణుడు అలాగే చెప్తూ ఉంటాడు, ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తాడు. అది బోధించే పద్ధతి. సో కర్ణుడు మొదలైన వాళ్లతోటి కర్ణాదిభిహి యుద్ధే. ఇప్పుడు శంకర భాష్యం ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పదం వస్తుంది, ఆ పదాన్ని వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి. యుద్ధే పునఃక్రియమాణే, మీరు ముందే యుద్ధే యుద్ధము క్రియమాణే చేయబడగా కర్ణాదిభిహి కర్ణుడు మొదలైన వారితో అన్నారనుకోండి, ఏమిటి అన్వయం దానికి? అలా ఉండదా, తెలిసిందా మీకు? అలా అన్వయం చేయకూడదు. ఎలా అన్వయం చేయాలి? కర్ణాదిభిహి యుద్ధే కర్ణుడు మొదలైన వారితో యుద్ధమును చేస్తే అని అలా వెనక్కి తీసుకెళ్ళి అన్వయం చేస్తూ ఉండాలి. భాష్య శైలి అది. సో ఒకవేళ యుద్ధం నుంచి వెళ్ళిపోకుండా ఈ కర్ణుడు మొదలైన వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధం చేస్తే ఏమవుతుంది, ఏమిటి లాభం చెప్తున్నారు. హతః వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. హతో వా సంహరింపబడినచో స్వర్గం స్వర్గమును ప్రాప్స్యసి పొందగలవు. ఎదిరించి యుద్ధం చేస్తే మరణించాడు అనుకోండి, స్వర్గాన్ని పొందుతాడు అలా చెప్పారు. సో సూర్యమండల భేదినం ఓ శ్లోకం ఒకటి ఉంది. ఇహ ఈ లోకంలో ఇద్దరున్నారు, ద్వావిమౌ పురుషౌ లోకే, ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ. సూర్యమండలాన్ని కూడా దాటుకుని పుణ్యలోకాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఇద్దరున్నారు. ఎవళ్ళు వాళ్ళు పరివ్రాట్ యోగయుక్తశ్చ, సర్వసంగ ప్రత్యాగం చేసి ఆత్మనిష్ఠులై బతికినటువంటి మహాత్ములు. తర్వాత రణే చాభిముఖో హతః, యుద్ధరంగంలో ప్రాణాలను సైతం సరకు చేయకుండగా శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలని పోగొట్టుకున్నవాడు, వాళ్ళ కోసం స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి అంటే చాలా పుణ్యలోకాలు పొందుతారు. బతికినందుకు ప్రయోజనం పుణ్యలోకాలని పొందాలి కదా, బతుకుదే ఉంది ఓ పదేళ్ళు ముందేమిటి వెనకేమిటి, అలాగంటే అంత అవివేకం అదే కానీ ఇంకొకటి. ఇంకో పదేళ్ళు బతికితే బాగుండును, ఏం చేస్తాం ఇంకో పదేళ్ళు బతికితే, ఇంకో 10 సంవత్సరాలు హిందూ పేపర్ చదవాలి ఏమిటి దాంట్లో చూసింది, ఆ హిందూ పేపర్ అంతా యాంటై హిందూ అదే కానీ ఇంకొకటి. సో అది అది 10 ఇష్యూస్ తక్కువ చదివితే ఏమిటి ఎక్కువ చదివితే, కాబట్టి లేకపోతే ఇంకో కొంత ధనాన్ని సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఏం చేస్తాం ధనం సంపాదించే, ఆ కాగితాలు వండుకు తినలేరు కదా. సో ఎంత ధనం సంపాదిస్తే తృప్తి? కల్కి భగవాన్ అని ఒక ఆయన ఉన్నారు, కల్కి భగవాన్ ఏమిటో, ఆయన ఆయన భార్య కొడుకులు కూతుళ్ళు అందరూ. ఇప్పుడు ఆత్మా బ్రహ్మ అని మనం రోజూ చెప్తాం, దోమ యొక్క ఆత్మ కూడా బ్రహ్మే, దీనికోసం మనిషే ఒక్కర్లా. కానీ అక్కడ నేను భగవంతుణ్ణి అన్నప్పుడు ఆత్మరూపుడుగా నేను భగవంతుణ్ణి అంటే తప్పే ఉంది, పర్ఫెక్ట్. అదే దానికి జోహార్లో అలా కాదు, ఈ దేహము నేను, దేహాభిమానము కలిగిన వ్యక్తి ఉంటాడు, దట్ పెర్సన్, పెర్సన్ అంటే దేహాభిమానం, ఇంక రెండోది ఏం లేదు. లేకపోతే అసలు పెర్సనే ఉండడు, నిద్రలో దేహాభిమానం ఉండదు, పెర్సన్ ఉండడు. కాబట్టి దేహాభిమానము గల వ్యక్తి మిగతా వ్యక్తుల కంటే గొప్ప వ్యక్తి. ఎందువల్ల అంటే పాండిత్యం ఉంది కాబట్టి, అంటే ఏదో కొంత లోక లక్షణం కాదు, దేవుడు కనుక. అంటే దేవుడు ఒక వ్యక్తి అనమాట, దేవుడు ఈజ్ అనదర్ పెర్సన్, వీఆర్ ఆల్ పెర్సన్స్ అండ్ గాడ్ ఈజ్ అనదర్ పెర్సన్, ఓకే. అసలు అక్కడే పప్పులో కాలు వేశాడు వీడు. అండ్ దెన్ నిజానికి గాడ్ ఈజ్ నాట్ వన్ మోర్ పెర్సన్, అది ముందు తెలుసుకోవాలి. గాడ్ ఇంక్లూడ్స్ ఆల్ పెర్సన్స్, హీఈస్ నాట్ వన్ మోర్ పెర్సన్. బట్ వీడేమంటాడు, గాడ్ ఈజ్ వన్ మోర్ పెర్సన్ అంటాడు. ఓకే, హూ ఈజ్ దట్ వన్ మోర్ పెర్సన్ అంటే ఐ అంటాడు. బట్ తల ఇట్ని ఇక్కడ ఒకసారో ఇక్కడ ఒకసారో ఇక్కడ ఒకసారో ఉంటుంది, ఇంకా మిగతా అంతా కూడా అర్థంలో ఉంటుంది, ఏ ఉండదు. అంత గాడ్ అయితే ఈ బట్టతల ఎందుకు వచ్చింది? బట్టతల గాడుకు ఉండకూడదు. గాడికి బట్టతలను జుట్టు నిలిచిపోయి గడ్డం మాసిపోయి ముడతలు పడి ఇవన్నీ ఎందుకు వచ్చాయి మరి? గాడ్ అయితేనో ఏదో కొంత స్పెషాలిటీ ఉండాలి కదా. తర్వాత ఏమో కొంచెం ఫ్యాట్ కూడా ఉండాల్సిన దానికంటే ఫ్యాట్ చూడగానే చెప్పచ్చు. ఆయన భగవానుడైతే ఆయన భార్య ఏమిటవుతారు? భగవతి. ఆ భగవతి గారు కొంచెం ఎక్సర్సైజ్ అది చేసి ఆ స్వీట్లో అవి కొంచెం తగ్గిస్తే మంచిదని అనిపిస్తుంది చూడగానే. ఆవిడ ఎప్పుడైనా కనబడితే, అమ్మ కొంచెం స్వీట్లో అవి తీసుకుంటున్నారా అంటే, ఆ తీసుకుంటున్నా, తగ్గించండి. తర్వాత రోజు ఓ మైలు నడుస్తూ ఉండండి. తర్వాత ఏమో మామూలు ఈ ప్రాసెస్డ్ రైస్ మల్లె పువ్వులు లాంటి అన్నం అలా కాకుండా కొంచెం ఉప్పుడు బియ్యం ఏదో తెచ్చుకుని వండుకు తినండి, మీకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడికి. షీఈస్ లైక్ దాట్. అండ్ నౌ యూ సే భగవతి, హౌ? కొడుకు, ఆ కొడుకు కూతురు వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లు 250 కోట్లు తేలింది ఆస్తి, 250 కోట్ల రూపాయలు. ఏం చేయాలి ఇప్పుడు? అందరికీ తలపోటే. సిబిఐకి ఏం చేయాలో తెలీదు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, స్టేట్ గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళకి కూడా తెలియదు ఏం చేయాలి. అది ఆల్ దిస్. కాబట్టి చాలా దురదృష్టకరమైన విషయం. సో హతోవా ప్రాప్స్యసి స్వధర్మానుష్ఠానం. కాబట్టి నేను చెప్పింది ఏమిటంటే, ఇంకో కొంత ధనాన్ని సంపాదించడం వల్ల ఏమిటి చేస్తారు, ఏం చేస్తారు ఇంకో కొంత ధనం సంపాదించి? ఉన్న ధనం చాలకుండా ఎప్పుడో 100,000 ఉందనుకోండి, ఇంకో 100,000 సంపాదించామనుకోండి, ఏం చేయాలి? ఆ కాగితాలు భోజనం చేస్తామా? భోజనం చేసి ఒక ఒక మనిషి తిని అన్నం ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది, అంత ఎక్కువ అక్కర్ల. కాబట్టి మనిషి జీవితం ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ జీవించటం వల్ల ఒరిగిది ఏం లేదు, ఒక 10 ఏళ్ళు ముందు పోవటమే మంచిది. అందులో ఒక ధర్మం కోసం దేహత్యాగం చేయటం మరీ మంచిది, ఎందుకంటే అందులో క్షత్రియుడికి మరీ ఇంకా. కాబట్టి హతోవా ప్రాప్స్యసి స్వర్గం. ఒకవేళ నెగ్గేవనుకో, పోనీ నెగ్గకూడదని ఏమైనా ఉందో, చచ్చిపోవాలా యుద్ధం చేస్తే నెగ్గచ్చుగా, జిత్వావా భోక్ష్యసే మహీ, నెగ్గేవనుకో అంతకంటే కావాల్సిందే ఉంది. సో మీరందరూ మహారాజులు అయిపోతారు, ధర్మరాజు గారు చక్రవర్తి అవుతాడు, మీరందరూ కూడా రాజకుమారుని యొక్క స్టేటస్లో భూమండలాన్నంతని కూడా పాలిస్తూ గొప్ప భోగాలను అనుభవిస్తారు అందాము. జిత్వావా జయించినచో మహీం రాజ్యమును భోక్ష్యసే అనుభవించగలవు. తస్మాత్ అందువలన కౌంతేయ ఓ కుంతీపుత్ర యుద్ధాయ యుద్ధము కొరకు కృత నిశ్చయ చేయబడిన నిశ్చయము గలవాడవై ఉత్తిష్ట లేచి నిలబడుము. కాబట్టి నీ ధర్మం గనక నా ధర్మాన్ని నేను చేస్తాను అని నిశ్చయం చేసుకో ముందు. మనస్సులో మనస్సును గట్టి చేసుకో, దిటవు చేసుకో ముందు. మనస్సు దృఢమైపోతే బాడీ దాని వెంట వచ్చేస్తుంది. నేను లేచి నిలబడి అంత వెంటనే మన బాడీ లేచి నిలబడు. మనస్సు దిగజారిపోతే బాడీ కూడా కూలిపోతుంది. మనస్సు ధైర్యంగా లేచి కూర్చుంటే బాడీ కూడా లేచిపోతుంది. ఒక ఆయన మంచం మీద పడుకునే అలా దుఃఖిస్తూ కూర్చున్నారు. ఏమిటంటే దుఃఖం ఏంటండి అంటే అనారోగ్యం చేసేసిందండి, రోగం వచ్చేసిందండి, ఒళ్ళంతా కూడా ఏదో రోగం వచ్చేసింది, ఇంక లేవలేకపోతుంది. ఏమాటండి, మందు పుచ్చుకున్నారా? పుచ్చుకున్నాం. వేరే అంది స్టేజ్ ఆఫ్ రికవరీ, మందు పట్టిస్తుంది, మీరు రికవర్ అవుతున్నారు, ఎందుకు అలా నిరుత్సాహపడతారు? అలా మంచం మీద పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అలా పరువు ఉండకండి, మరి ఏం చేయమంటారు? లేవండి అసలు ముందు ఆ కుక్కి మంచంలో అలా దాంట్లో ఉండలా అయిపోయి నడువు కూడా మంచిది కాదు. లేవండి ముందు అసలు మంచం నుంచి లేవండి, లేచి ఏం చేయమంటారు? ఆ కుర్చీలో కూర్చోండి కొంచెంసేపు. ఓకే, నిటారుగా కూర్చోండి, చక్కగా నిటారుగా కూర్చో. ఏమైపోతుంది దేహం, ఏమైపోతుంది? ఎందుకంటే ఇంక చెడిదే ఉంది, కూర్చోండి అసలు ముందు కూర్చొని ఏదైనా నామాన్ని చెప్పండి, చెప్పని చేయండి అని ఇలాగా సలహా చెప్తే నిజంగా నేను జరిగింది చెప్తాను. మొన్న ఒకసారి చెప్పాను మీకు ఆ నామా ఈ ఆ నామం చేసే అని ఒక ఆయన ఉన్నాడు. ఏమయ్యా కొంచెం నామం చేయి అంటే రామ రామ అంటే రామనామాన్ని చేస్తే ఒక్క పావుగంట అయ్యేపటికి ఇంక అక్కడ ఎంతసేపు కూర్చుంటాం మనం అండి, మనం వెళ్తాం వచ్చేస్తాం కదా, ఇంకా వెళ్ళొస్తామండి అంటే ఆయన ఎంతో బాగుందండి ఇప్పుడు చాలా కులాసాగా ఉంది, బాడీకి కులాసాగా ఉంది, మనస్సుకి కులాసాగా ఉంది. మీరు మరీ ఎక్కువగా నడి చేయడం అది చేయొద్దు, డాక్టర్లు చెప్పినట్టు చేయండి, ఎంత అవసరమో అంతే శ్రమ పడండి. రోజు 10 నిమిషాలు పొద్దున్న, 10 నిమిషాలు సాయంకాలం, 10 నిమిషాలు మధ్యాహ్నం ఇలాగ ఈ కుర్చీలో కూర్చుని నామ జపం చేయండి. అలా మనస్సుని దిటవు చేసుకుంటే శరీరం దాని లెవెల్లో తగ్గుతుంది. అంతేగాని శరీరం కంటే ఎక్కువ మనస్సుకి రోగం వచ్చేస్తుంది సార్, చాలా తప్పదు, అలా ఉండకూడదు. కాబట్టి ఉత్తిష్ట లేచి నిలబడాలి. యుద్ధాయ కృత నిశ్చయ. సపోజ్ నేను మంచం మీద పడుక్కుని నేను చావను, నేను కూర్చునే చచ్చిపోతాను అని కనుక నిశ్చయం చేసుకుంటే వాడు కూర్చునే చచ్చిపోతాడు. అంతా మనస్సును బట్టి ఉంటుందండి. అంచేతనే మరణానికి భయపడకూడదు. నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు అనుకోండి, వాడు అలా భయపడుతూ భయపడుతూ చచ్చిపోతాడు. అంతకంటే మహాభాగ్యం చచ్చిపోవడం ఎలాగూ ఖాయమే. అలా కాకుండా మరణం దేహానికి మరణం, నాకు మరణం ఏమిటి? అసలు మరణం అనేది అంగీకరించాం, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఎట్ ఆల్ అని అలాగ రిటైర్గా కూర్చుని చక్కగా ఏదో జపం చేసుకోవటం, ఏదైనా పుస్తకం చూసుకోవటం, ఏదైనా సేవ చేయగలిగితే చేయటం. వాచాధర్మం అవాప్నుహి. ఒకప్పుడు వెళ్ళి పని చేసి చేసి ఉపకారం చేయలేకపోవచ్చు. వాక్కుతోటి ఉపకారం చేయొచ్చు, వాక్కుతో చేసి ఉపకారాలు ఉంటాయి కాబట్టి చేయొచ్చు. అయితే ఓ వాక్యం రాసి ఉపకారం చేయొచ్చు, అయితే విల్లు సరిగ్గా రాసి ఉపకారం చేయొచ్చు. ఉపకారం చేయడానికి ఏముంది? ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయండి ఒక యజమాని దగ్గర, 5 ముగ్గురు కొడుకులు. ఆయన నన్ను అడిగారు, ఈ 10 లక్షలు ఏం చేయమంటారు? నేను అన్నాను ఒక్కొక్క కొడుకు 3.5 లక్షలు ఇచ్చేయండి అన్న. అంటే మరి మిగిలిన లక్ష మాట ఏమిటి ఉండే అంటే అది దానం చేసేయండి. అంటే 1 లక్ష రూపాయలు దానం చేయమంటారా? సపోజ్ మీరు 1 లక్ష దానం చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఒక్కొక్కరికి 33,333 ఇవ్వాలి. వాళ్ళకి 3 లక్షలు ఇస్తే బాగుపడని వాళ్ళు ఇంకో 33,000 ఇస్తే బాగుపడతారా? వాడు 3 లక్షలు ఇస్తే బాగుపడితే బాగుపడ్డట్టు, లేకపోతే ఇంకెలాగో బాగుపడ్డావు వాడికి ఆ 33,000 ఏం సేవ్ చేయవాడిని. కాబట్టి 3 లక్షలు 33,000 ఇవ్వద్దు, 3 లక్షలు ఇవ్వండి, 33,000 దానం చేయండి. అంటే ఎవరికి దానం చేయమంటారు? మీకు దానం, నాకు దానం చేయద్దు, నాకు చేయమని నేను అంటలేదు. నిజంగా దేవుడు తోడు, నాకు అక్కర్లేదు, నేను నా స్వాంతం కోసం చెప్పలేదు. నేను నిజానికి అసలు మీ దగ్గర నేను తీసుకోను కూడా, ఎందుకంటే నేనే సలహా చెప్పి నేనే తీసుకుంటే అది దోషం కూడా అవుతుంది. కాబట్టి నాకొద్దు. మీరు ఆలోచించండి, అనేక సేవాకార్యాలు ఉన్నాయి లోకంలో. మీరు నాకు దానం చేయొద్దు, మా దానికి కూడా దానం చేయొద్దు. మీకు లోకంలో మనం ఒక్కలే కాదు సేవ చేస్తున్నాం, మనం చేసి సేవ అంతా సేవ చేస్తున్నానని చెప్పుకుంటూ కూడా వీల్లేదు. అసలు లోకంలో మహాత్ములు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు సేవ చేయండి, లేదా మీ కుటుంబం తరఫున సేవ చేయండి, పేరు ముఖ్యం కాదు, అలా చేయండి అని నేను చోట ఒక సలహా చెప్పాను. ఆ సలహా పాటించారు కూడా ఆయన. కాబట్టి సుకృత నిశ్చయ, మనస్సును నిశ్చయం చేసుకుంటే దేహము అన్ని దారిలోకి వస్తాయి. మనస్సులో నిశ్చయం ఉండాలి. ఉత్తిష్ట, ఈ వాక్యం చాలా గొప్ప వాక్యం. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అంటే కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, తప్పది, అది రాంగ్ అండర్స్టాండింగ్. కృష్ణుడు యుద్ధం చేయమనలేదు, కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, క్రీస్తు ట్యాక్సులు కట్టమన్నాడు, అలాగనకూడదు. అదేదో కాంటెక్స్ట్ ఏదో ఉంటుంది అలాగ, ఆ కాంటెక్స్ట్ని అతీతంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. యుద్ధానికి నిలబడమన్నాడంటే ధర్మానికి నిలబడమన్నాడు. తో తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ ధర్మాయ కృత నిశ్చయ అని అర్థం దానికి. ఆ ధర్మం ఇన్ దట్ కాంటెక్స్ట్ హ్యాపెన్స్ టు బి యుద్ధ, అందుకోసం యుద్ధాయ అనే మాట వచ్చింది. అదర్వైజ్ ధర్మము స్వధర్మము, స్వధర్మం చేయాలి. ఆ స్వధర్మం చేస్తే అదే మన వెంట వస్తుంది, మన మనస్సుకి ఉల్లాసాన్ని కూడా ధర్మం వేస్తుంది. ధర్మం లేకపోతే, తాను చేయాల్సిన కర్తవ్యం తాను చేయకపోతే ఏమిటి ఉల్లాసం? దెబ్బలాడుకోవడం దేనికోసం? దెబ్బలాడుకోవడం రూపాయల కోసం. ఓహో, రూపాయల కోసం దెబ్బలాడుకోవడం అంత బుద్ధి తక్కువ అదే కానీ ఇంకొకటి లేదు. సో రూపాయల కోసం ఎప్పుడూ దెబ్బలాడుకోవడం, ధర్మానికి నిలబడాలి. ఓ మహాత్ముడు అంటాడు నాతోటి, స్వామీజీ పైసాతో కుచుబీ నహి హే అంటాడు. పైసాతో కుచుబీ నహి, ఆయన చేతిలో $100,000 ఆయన చేతిలో కొట్టుకుంటున్నాడు. ఆయన జేబులో ఉన్నాయో $100, నా జేబులో $1,000 నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు డాలర్ల కోసం నేను చూడలేదు. పైసాతో కుచుబీ నహి హే అండ్ హీ మీన్స్ ఇట్ ఏదో సునామీ అంటే $100 అటు పంపించేసాడు ఆఖరు. ఆ 100,000 వెయ్యి యాడ్ చేయండి అని నేను అన్నాను ఆఖరు. మళ్ళీ భిక్షకు మేమిద్దరం తయారు. ఓవర్. స్వామీజీ $1,000 ఇచ్చేస్తే మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దానికి ఆ పది రోజు డాలర్లు ఎక్కడ, మన మిత్రులందరూ డాలర్లు మనమే కదండి, మీకేం చింత చేయకుండా పంపించేయండి అంతే ఆఖరు. ఓవర్. $101,000 వెళ్ళిపోయేస్తున్నాం మీకు, క్యా బాత్ హై. కాబట్టి ధనం కోసము సోదరులు దెబ్బలాడుకోవడము అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి ఉండదు. అన్నయ్య నేను ఇది కావాలరా అంటే తీసుకోరా అన్నారు. అదేమిట్రా ఇంకొంచెం కూడా తీసుకో అన్నారు. అంతేగాని అబ్బే దాంట్లో ఎక్కువ అయిపోతే అలాగా నాది కూడా నువ్వు పుచ్చేసుకుంటున్నావే అని అలా చిన్న మనస్సు ఉండకూడదు. ఇప్పుడు పెద్ద మనస్సుతో ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఈ ధనానికి భోగాలకి కక్కుర్తి పడ్డం అంత బుద్ధి తక్కువదే కానీ ఇంకొకటి కృత నిశ్చయ. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, హతస్సన్ స్వర్గం ప్రాప్స్యసి. అది ఆ వాక్యానికి అది భాష్యం. ఏమీ యాడ్ చేసింది ఏం లేదు, ఇంకా అలాగే ఉంటుంది భాష్యం అంతా. చాలా సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని చూసి భ్రాంతి పడతారు. భాష్యం చాలా తేలిక, గీతా భాష్యం తేలిక అని మన ఆయనగారు అంటూ ఉండేవారు. గీతా భాష్యంలో మిస్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదో మల్లినాథ సూరి వ్యాఖ్యానంలాగా ఉంటుంది, రఘువంశ వ్యాఖ్యానంలాగా ఉంటుంది. దాంతో చాలా తేలిక ఏముంది లేదండి. బ్రహ్మసూత్ర భాష్యం అంటే కఠినంగా ఉంది కానీ చాలా తేలిగ్గా ఉందని అనుకుంటారు. కానీ వాస్తవంలో చాలా గొప్ప గొప్ప రహస్యాలన్నీ దీంట్లోనే ఉన్నాయి అని అని విచ్ ఇస్ ట్రూ. అది ఆ అనుభవంతో చెప్తున్నమాట. ఆ అబ్బాయి అంత బాగా చెప్పారా అని అనిపిస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు. చూద్దాము. సో జిత్వా వా కర్ణాదీన్ శూరాన్ భోక్ష్యసే మహీం. ఇంకా అస్తమాను యుద్ధము, అస్తమాను జయము కాదు, సందర్భాన్ని బట్టి. ఆ సందర్భంలో యుద్ధము విజయము అని అంచేతనే కర్ణాదీన్ శూరాన్ అని ఆ కాంటెక్స్ట్కి అనుకూలంగా చెప్తున్నారు. కర్ణుడు మొదలైనటువంటి శూరులు ఎదురకుండా నిలబడి ఉన్నారు గట్టిగట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. వాళ్ళని ఒకవేళ నువ్వు జయించేవే అనుకో, మహీం భోక్ష్యసే, సామ్రాజ్యం యొక్క భోగాల్ని పొందుతావు. ఉభయథా అపి తవ లాభ ఏవా ఇత్యభిప్రాయ. అది చాలా ముఖ్యమైన పాయింట్. స్వధర్మానుష్ఠానం చేస్తే అంతా లాభమే, నష్టం ఉండదు. నష్టం అనే మాటే లేదు. ఇప్పుడు స్వధర్మానుష్ఠానం చేయకపోతే అంతా నష్టం. నీకు కలిసి వచ్చినప్పుడు కూడా నష్టమే అది. స్వధర్మానుష్ఠానం చేస్తే మటుకు ఇంకా దాంట్లో నష్టమే మాట్లాదు. పైకి నష్టంగా అనిపించినప్పుడు కూడా నష్టం కాదు. ఉభయథా అపి తవ లాభ. ఇప్పుడు స్వధర్మానుష్ఠానం అంటే ఒక కర్మ కదా, చేయాల్సిన కర్మ కదా. ఆ కర్మ చేసినప్పుడు దాని నుంచి మీరు అపేక్షించే ఫలం మీకు లభించినా మీకు లాభమే, లభిస్తే ఎలాగూ లాభమే, లభించకపోయినా కూడా లాభమే, నష్టం లేదు. ధర్మంలో ఉన్న గొప్పతనం ఉంది. అదే లాటరీ లాంటిది ఉందనుకోండి, లాటరీ కానీ లేకపోతే ఏదో లౌకిక కర్మలు ఉన్నాయనుకోండి, దొరికితే లాభం లేకపోతే నష్టం. కానీ స్వధర్మంలో లాభమే లాభం, లాభమే లాభం, నష్టం మాట లేదు అసలు. అది స్వధర్మంలో ఉండేటువంటి మహాభాగ్యం. మీరు సంధ్యావందనం చేశారనుకోండి, లాభ నష్టాల బేరీజు ఉండదు దాంట్లో. స్వధర్మం దేవుడికి ప్రార్థన చేశారు, ఆ టైంగా ప్రార్థన చేయాల్సిన సందర్భం కనుక చేసేసారు, అయిపోయింది. దాంట్లో నష్టమే ఉండదు. మీరు సింపుల్గా చేసినా లాభమే, ఎలాబొరేట్గా చేసినా లాభమే. సపోజ్ కామ్యకర్మ చేశారనుకోండి, మీ కోరిక తీరిందనుకోండి లాభం, కోరిక తీరలేదనుకోండి నష్టం. ఎందుకంటే కామ్యకర్మకి బోర్డు ఖర్చు అవుతుంది, చాలా కఠినమైన వ్రతం అది చేయాల్సి ఉంటుంది, ఎంతో ఇబ్బంది పడి చేయాల్సి ఉంటుంది. కోరిక తీరితే లాభం, కోరిక తీరకపోతే నష్టం. ద్వంద్వాల్లో పడిపోతాడు మనిషి. వేరేజ్ స్వధర్మంలో ద్వంద్వము అనేది ఉండదు. స్వధర్మంలో ఎప్పుడూ ఉన్నత స్థితే. కాబట్టి ఉభయథా అపి తవ లాభ ఏవా ఇత్యభిప్రాయ. రెండు సందర్భాల్లో కూడా జయపరాజయాలు రెండింటిలో కూడా లాభం ఉండే. ఎంత గొప్ప విషయం, స్వధర్మానుష్ఠానం అంటే అలా ఉంటుంది. యత ఏవం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యత ఏవం, ఇది ఇలా ఎందు ఉన్న కారణంగా, దిస్ బీయింగ్ సో, ఏమిటి, స్వధర్మంలో మీకు లాభం వచ్చినా లాభమే, నష్టం వచ్చినా లాభమే, ఇటైనా లాభమే అటైనా లాభమే, ప్రయోజనమే. కాబట్టి తస్మాత్ అందువలన ఉత్తిష్ట లెమ్ము హే కౌంతేయ యుద్ధాయ కొరత నిశ్చయ, యుద్ధము కొరకు నిశ్చయం చేసుకుని లెమ్ము. ఏమిటి ఆ నిశ్చయం అంటే చెప్తున్నారు, జేష్యామి శత్రువున్ మరిష్యామి వా ఇతి నిశ్చయం కృత్వా ఇత్యర్థః. స్వధర్మోపనిషత్తు ఇది, ఇదంతా కూడా దానికి ఆ పేరు అలా పెట్టాం కదా. కాబట్టి ధైర్యంగా లేస్తాడు, లేచి ఏం చేస్తాడు, జేష్యామి శత్రువున్, శత్రువులనే విజయం పొందుతాను, జయిస్తాను. మనుష్యామివ, వాళ్ళ జయాపజయాలు ఎవరు చెప్పగలరు, జయాపజయాలు ఈశ్వరాధీనంగా ఉంటాయి, పని చేయటం వరకే మన వంతు. సో మనుష్యామివ, ఒకవేళ జయించలేదనుకోండి మరణిస్తాను, క్యా బాత్ హే, సో వాట్ ఏ బిగ్ డీల్ అని ఇది నిశ్చయం కృత్వా ఇత్యర్థ, అని నిశ్చయం చేసుకుని లేచి నిలబడు ఇత్యర్థ. స్వధర్మం దగ్గర ఉండాలి ఆ దృష్టి. అంతేగాని పేకాటో లేకపోతే ఇది కెసినోలు ఉంటాయి మరి, అంటే వాళ్ళంత డబ్బు అక్కడ కాస్తారు, వేజర్ అంటారు చూడండి. సో వచ్చితే వచ్చింది, పోతే పోయింది, వేడాలని దీని మీద కాస్తున్నాను అని అలాగ దానికి వర్తించదు. స్వధర్మానికి వర్తిస్తుంది ఈ నియమం, వస్తే వచ్చింది పోతే పోయింది, ఇదిగో వేయడాలని దీని మీద కాశాను అని అలాగ ఈ గుండాట ఆడారు చూడండి, అలాంటి వాటిలో ప్రవేశించి ఈ రూల్ని పెట్టకూడదు. కేవలం స్వధర్మానికే, ధర్మానికే వర్తిస్తుంది. నీ ధర్మం ఏదో అది, అక్కడ ఇటువంటి తెగింపు ఉండాలి. ధర్మం దగ్గర తెగింపు ఉండాలి. తెగింపు ముందుకు వెళ్ళిపోవడం, వస్తే వచ్చింది పోతే పోయిందండి, మా ధర్మం ఏం చేసేస్తాం అంటే ఇంకేమిటి దీంట్లో పెద్ద విషయం ఏంటి అంటే అలా ఉండాలి. శబ్దాలు ఒకసారి అన్నాం, హత హతౌ హతాః ప్రాప్స్యసి ప్రాప్స్యథః ప్రాప్స్యథ, అది మధ్యలోదది, మధ్యలోది ఒకటి రెండు మూడు ఉంటాయి, మధ్యలోదది మధ్యలోది మధ్యలో చెప్పారు. స్వర్గం స్వర్గౌ స్వర్గాన్ మహీ మహ్యౌ మహీ. హే కౌంతేయ హే కౌంతేయౌ హే కౌంతేయాః యుద్ధాయ యుద్ధాభ్యాం యుద్ధేభ్యః నిశ్చయ నిశ్చయౌ నిశ్చయాః హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ అస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. సో అక్కడితో స్వధర్మోపనిషత్ పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ కాంటెక్స్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ వేదాంతిక్ టీచింగ్లో పడ్డాము. మళ్ళీ అందాము శ్లోకం, చాలా గొప్ప శ్లోకం. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సో ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు ఇక్కడ మొదలుపెట్టి ఇది ఉపక్రమము అన్నారు. దీన్ని దేనికి ఉపక్రమం అంటే ఇంట్రడక్షన్, దేనికి ఉపక్రమము అంటే నిష్కామకర్మకి ఉపక్రమం. నిష్కామకర్మోపక్రమ ఉపనిషత్ అని పేరు దీనికి. నిష్కామకర్మని ప్రవేశపెట్టే ఉపనిషత్. ఏమంటే నిష్కామకర్మ అనేది ఏమైనా అసలు ఉంటుందా? వినడానికి ఎలా ఉందంటే, పైన చూడగానే ఎలా అనిపిస్తుందంటే, అలాంటి కర్మ ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంది. ఉంటుంది. చాలా ప్రధానమైన విషయం, ప్రతి మానవుడు తెలుసుకోదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పుట్టింది మొదలుకొని గిట్టి వరకు కర్మల్ని చేస్తూనే ఉంటాడు. కర్మ లేనిదే ఏ ప్రాణి ఉండదు. అసలు ప్రాణం అంటేనే క్రియానుష్ఠానము అని అర్థం. సో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత అని అంటాడు శ్రీకృష్ణుడు. నహి దేహభృతాశక్యం చిక్తుం కర్మాణ్యశేషత అది కూడా ఆయనే అంటాడు. ప్రాణి అయిన తర్వాత, మానవ మాతృడైన తర్వాత కర్మ లేకుండా ఉండడం కుదరదు. కర్మలను చేస్తూనే ఉంటాం, కానీ ఆ కర్మలని చేసి పద్ధతి సరైన పద్ధతిలో చేస్తే, తెలిసి చేస్తే. తెలిసి చేయాలి, తెలియకుండా చేయకూడదు. సో నాలెడ్జ్తో కూడిన విధంగా కర్మ చేయాలి. తెలిసి కర్మని చేస్తే అది వాడిని ఉద్ధరిస్తుంది, తెలియకుండా కర్మని చేస్తే అది దానివల్ల వాడు ఏ ప్రయోజనాన్ని పొందలేడు. ఎనీవే నిష్కామ కర్మ ఏమంటే, కర్మ చేస్తే దానికి ఏదో లాభం ఉండాలి కదా. ఊరికే ఏ కామన లేకుండా కర్మం చేయడం కుదురుతుందంటే కుదురుతుంది. ఆల్ దట్ వెరీ కేర్ఫుల్లీ తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఈ నిష్కామ కర్మ ఉపక్రమం చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం. ఈ శ్లోకంలో అందమైన సమాచారం ఏంటంటే, మూడు యుగ్మములు ఉన్నాయి. యుగ్మము అనే మాట విన్నారా ఎప్పుడైనా? యుగ్మము అంటే ఏమిటి? జంట. జంట మూడు జంటలు ఉన్నాయి. చక్కటి సంస్కృత పదం, మూడు జంటలు. యుగ్మము అనండి, ద్వంద్వము అనండి, వాటెవర్. మూడు ద్వంద్వాలు ఉన్నాయి. సో ఏమిటవి? సుఖదుఖములు, లాభాలాభ, లాభ నష్టములు అనమాట. లాభ అలాభ. అలాభం అంటే నష్టం, లాభ నష్టాలు. జయ అజయ. అజయం అంటే అపజయం అనమాట. జయాపజయములు మూడు ఉన్నాయి. ఈ మూడింటికి మధ్యలో పరస్పర సంబంధం ఉంది. ఎలాగంటే, జయించిన యుద్ధంలో జయం వచ్చిందనుకోండి, రాజ్య లాభం వస్తుంది, సుఖం కలుగుతుంది కదా. జయము లాభము సుఖం. అపజయం అనుకోండి, నష్టము, రాజ్య నష్టము, దుఃఖము. ఎందుకంటే మళ్ళీ అడవికి పోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఓడిపోతే అడవికి వెళ్ళాల్సి ఉంటుంది, అడవికి వెళ్తే దుఃఖాన్ని, మళ్ళీ కష్టపడాల్సి ఉంటుందండి. సో ఈ యుగ్మముల మూడింటికి మధ్యలో పరస్పరము హేతుహేతు మద్భావం ఉంది. జయాపజయములు లాభ నష్టములకు హేతు అవుతాయి, అవి సుఖదుఖములకు హేతు అవుతాయి. సో ఇంతటి పరస్పర సంబంధం ఉంది వీటి మధ్యలో, అయినా కూడా వీటన్నిటి యందు సమేకృత్వ సమముగా చేసి. సమముగా చేయడం అంటే ఏమిటి? ఇప్పుడు యుద్ధంలో విజయం వచ్చిందనుకోండి, లేక అపజయం వచ్చిందనుకోండి, రెండు సమం ఎందుకు అవుతాయి? అవుట్ సైడ్ ఇన్ ది ఫీల్డ్ రెండు సమం అవ్వవు. యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితికి, అపజయం వచ్చిన పరిస్థితి, క్రికెట్ మ్యాచ్ నెగ్గినప్పటికీ ఉన్నప్పటికీ తేడా లేదండి. చాలా తేడా ఉంటుంది, ఫీల్డ్లో తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ సమం కుదరదు. మరి ఇంకెక్క సమం ఎక్కడ కుదురుతుంది? మనస్సులో కుదురుతుంది. పోనీ ఆత్మయందు, ఆత్మయందు అన్ని సమమే. మీరేమీ సమం చేయనక్కర్లా ఆత్మలో, ఎందుకంటే ఆత్మలో ద్వితీయం లేదు కదా. కాబట్టి ఆత్మ లెవెల్లో సమం అక్కర్లేదు, బాహ్యం లెవెల్లో సమం కుదరదు. ఈ బాహ్యము ఈ ఆత్మ కలిసేటువంటి మీటింగ్ గ్రౌండ్కి మనస్సు అని పేరు. అక్కడ సమం అవ్వాలి, అక్కడ అవ్వడానికి అవకాశము ఉంది, అవ్వాలి. ఎలాగా? ఏమిటి సమాచారం? రేపు శ్లోకం అనేసిద్దాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మనవి.